மணிவர் நெல்சனோ. తీర్చుకోవచ్చాడు రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉందరు నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను కళ్ళతో జగతి చూపించగలడమ్మా కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మ తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ మనసును